బాళాగిర్హానూజానో గార్గ్య ఆస సహోవాచ జాతశత్రుం కాస్యం బ్రహ్మతే బ్రవానీతి సహోవాచ జాతశత్రు సహస్రమేతస్యాం వాచిదద్మో జనకో జనక ఇతి వై జనా ధావంతీతి సహోవాచ గార్గ్యో యేవాసావాదిత్యే పురుషయేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠ అతిష్ఠాః సర్వేషాం భూతానాం మూర్ధారాజేతి వా అహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే తిష్ఠాః సర్వేషాం భూతానాం రాజాభవతి సహోవాచ గార్గ్యో యజేవాసౌ చంద్రే పురుషయేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ వదిష్టా బృహన్పాందరవాసా సోమో రాజేతి వా అహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే హరహర్హసుత ప్రసుతో భవతి నాస్యాన్నం క్షీయతే సహోవాచ గార్గ్యో యజేవాసౌ విద్యుతి పురుషయేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠాస్తేజస్వీతి వా అహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే తేజస్వీహ భవతి తేజస్విలీహాస్య ప్రజా భవతి సహోవాచ గార్గ్యో యజేవాయమాకాశే పురుషయేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠా పూర్ణమప్రవర్తీతి వాహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే పూర్యతే ప్రజయా పరుభిర్నాశ్యాస్మాల్లోకాత్ ప్రజోద్వర్తతే సహోవాచ గార్గ్యో యజేవాయం వాజౌ పురుషయేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠా ఇంద్రో వైకుంఠో పరాజితాసే నేతి వా అహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే జిష్ణుర్హా పరాజిష్ణుర్భవత్యన్యజస్య జాయీ సహోవాచ గార్గ్యో యజేవాయమగ్నౌ పురుషయేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠాభిషాసహిరితి వా అహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే విషాసహిర్హ భవతి విషాసహిర్హాస్య ప్రజా భవతి సహోవాచ గార్గ్యో యజేవాయమప్సు పురుషయేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠా ప్రతిరూప ఇతి వా అహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే ప్రతిరూపజ్ఞేహై వైనముపగచ్చతి నా ప్రతిరూపమథో ప్రతిరూపోస్మాజ్జాయతే సహోవాచ గార్గ్యో యజేవాయమాదర్శే పురుషయేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠారోచిష్ణురితి వా అహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే రోచిష్ణుర్హ భవతి రోచిష్ణుర్హాస్య ప్రజా భవత్యథో దీః సన్నిగచ్చతి సర్వాగ్రస్తానతి రోచతే సహోవాచ గార్గ్యో యజేవాయంతం పశ్చాచ్ఛబ్దో నోదేత్యేతమేవాహం బ్రహ్మోపాస ఇతి సహోవాచ జాతశత్రుర్మామై తస్మిన్ సంవతిష్ఠా అసురితి వా అహమేతముపాస ఇతి స యజేతమేవముపాస్తే సర్వజ్ఞే హైవాస్మిన్ లోక ఆయురేతి నైనం పురాకాలాత్ ప్రాణో జహాతి తపోవాచకాయ్యోయేవాయం దిక్షు పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచా జాతశత్రున్మామైతస్మిన్ సంపతిష్టాద్వితీయో నపగయితి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే ద్వితీయవాన్న భవతి నాస్మాద్గణశ్చిద్యతే సహోవాచార్యోయేవాయ్యాయామయ పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచా జాతశత్రున్మామైతస్మిన్ సంవతిష్టా మృత్యురిది వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్తే సర్వజ్ఞహైవాస్మిన్ లోక ఆయురేతి నైనం పురా కాలాన్ మృత్యురాగచ్చతి సహోవాచార్యోయేవాయమాత్మని పురుషయేతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచా జాతశత్రున్మామైతస్మిన్ సంవతిష్టా ఆత్మన్ వీతి వా అహమేతముపాసయితి స యజేతమేవముపాస్త ఆత్మన్ వీహ భవత్యాత్మన్ వినీహాస్య ప్రజా భవతి సహతోష్మీమాసగార్యః సహోవాచా జాతశత్రురేతావన్నోత్యేతావద్ధీతి నైతావతా విదితం భవతీతి సహోవాచగార్య ఉపత్తాయా నీతి సహోవాచా జాతశత్రు ప్రతిలోమం చైతద్యబ్రాహ్మణ క్షత్రియముపేయాద్ బ్రహ్మమేవ క్షతి దివ్యేవత్వాజ్ఞపయిష్యామీతి సంపాణావాదాయోత్తస్థౌ తౌహ పురుషగ్నేస్తమాజగ్మతుస్తమేతయన్నామభిరామంత్రయాంచక్రే బృహన్ పాండరవాసః సోమరాజన్నితి స నోత్తస్థౌ తం పాణినాపేషం ోధయాంచకారసహోత్తస్థౌ సహోవాచా జాతశత్రుర్యత్రైషయేతత్సుప్తోభూద్యయేష విజ్ఞానమయ పురుష క్వైష తదా భూవత్కృతయేతదాగాది తదుహనమేనేనార్యః సహోవాచా జాతశత్రుర్యత్రైషయేతత్సుప్తోభూద్యయేష విజ్ఞానమయ పురుషస్తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ జయేషోంతర్హృదయ ఆకాశస్తస్మిన్ చేతేతాని యదా గృహ్ణాత్యసహైతత్పురుషస్వపితి నామ తద్గృహీతయేవ ప్రాణో భవతి గృహీతా వాగ్గృహీతం చక్షుర్గృహీతజ్ఞశ్రోత్రం గృహీతం మనః స యత్రైతత్స్వప్నయాచరతి దేహాస్య లోకాస్తదు దేవ మహారాజో భవత్యుదేవ మహాబ్రాహ్మణ ఉదేవోచ్చావచన్ నిగచ్చతి స యథా మహారాజో జానపదాన్వీత్వా స్వే జనపదే యథా కామం పరిభత్తేతైవ మే వైషయేతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే యథా కామం పరిభత్తతే అథ యదా సుషుప్తో భవతి యదా న కస్య జన భేదహిత నామ నాడ్యోద్వాసప్తతి సహస్రాణి హృదయాత్ పురీతమభిప్రతిష్టంతే తాభిప్రత్యవసృప్య పురీతతిశేతే స యథా కుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వాతి భీమానందస్య గత్వా సయీతైవ మే వైషయేతచ్చేతే స యథోన్ననాభిస్తంతునోచ్చరేద్యథాగ్నే క్షుద్రా విష్ఫులింగావ్యుచ్చరంతే వర్మేవాస్మాదాత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషామేష సత్యం యోగ వై శిశుగ్నే సాధానగ్నే సప్రత్యాధానగ్నే సత్తూనగ్నే సదామం వేద సప్తః ద్విషతో భ్రాతృవ్యానవరుణధ్యయం వావశీశుర్యోయం మధ్యమ ప్రాణస్తస్యేదమేవా గానమిదం ప్రత్యాధానం దానస్తూనాన్నందామా తమేతాసత్తాక్షితయముపతిష్ఠంతే తద్యాయిమా అక్షం లోహిన్యో రాజయస్తాభిరేణగ్నేరుద్రోన్వాయత్తోథయా అక్షం నాపస్తాభిపద్యన్యో యాకనీన కాతయాదిత్యోత్కృష్ణం తేరాగ్నిర్యచ్చుక్లంతేనేంద్రోఘరయైనం వర్తన్యా పృథివ్యం వాయుక్తాద్యోరుత్తరయానాస్యాన్నుంక్షీయతే ఏవం వేద తదేశ్లోకో భవత్యర్వాగ్విలశ్చమసపోర్ధబుధ్నస్తస్మిన్ యశో నిహితం విశ్వలోకం తస్యాసత ఋషయః సప్తతీరే వాగష్టమీ బ్రహ్మా సంవిధానేత్యర్వాగ్విలశ్చమసపోర్ధబుధ్న ఇవీరం తచ్చిరయేషర్వాగ్విలశ్చమసపోర్ధబుధ్నస్తస్మిన్ యశో నిహితం విశ్వలోకమితి ప్రాణా వై యశో విశ్వలోకం ప్రాణా ఋషయ సప్తీరీ ప్రాణా వా ఋషయ ప్రాణానే తదాహ వాగష్టమీ బ్రహ్మణా సంవిధానేది వాగ్యష్టమీ బ్రహ్మణా సంవిత్తే ఇమావేవ గౌతమ భరద్వాజామయమేవ గౌతమోయం భరద్వాజ ఇమావేవ విశ్వామిత్రజమరగ్ని అయమేవ విశ్వామిత్రోయం జమరగ్నిమావేవ వసిష్ఠకస్య పావయమేవ వసిష్ఠోయం కశ్యపో వాగేవాచ్యర్వాచాఖ్యం నమద్యవేత్యర్హవై నామైతద్యదత్రిరిది సర్వస్యాత్వా భవతి సర్వమస్యాన్నం భవతి యజేవం వేద ్రహ్మణో రూపే మోత్రం చైవామోత్రం చ మత్యం చామృతం చ స్థితం చ యచ్చ సచ్చ త్యచ్చ తదేతన్మోర్తం యదన్ యద్వాయోచాంతరిక్షాచైతన్మత్యమేతత్స్థితమేతత్సత్తస్యేతస్యమోత్తస్యేతస్యమత్యస్యేతస్య స్థితస్యేతస్య తదేషదసోజలేష తపతి సోషేషరసః అథామోర్కం వాయుశ్చాంతరిక్షం చైతదమృతమేతద్యదేతద్యంతస్యేతస్యామోర్థస్యేతస్యామృతస్యేతస్యయతరేతస్యేషరసోజయేషయేతస్మిన్ మండలే పురుషస్య శేషరసమిత్యదిదైవతం అథాధ్యాత్మమిదమే మోర్తం యదన్ యత్రానార్చయశ్చాయమంతరాత్మన్నాకాశయేతన్మత్యమేతస్థితమేతత్సత్తస్యేతస్యమోర్తస్యేతస్యమత్యస్యేతస్యస్థితస్యేతస్య తదేష రసో యచ్చక్షుస్సతో హ్యేష రసః అథామోర్తం ప్రాణశ్చయశ్చాయమంతరాత్మన్నాకాశయేతదమృతమేతద్యదేతత్యంతస్యేతస్యామోర్తస్యేతస్యామృతస్యేతస్య యతయేతస్యేషరసోయోయం దక్షిణేక్షణం పురుషస్య శేషరసః తస్య హై తస్య పురుషస్య రూపం యథామాహారజనం వాసో యథా పాణ్వామికం యథేంద్రగోపో యథాగ్న్యత్యర్యథా పుండరీకం యథా సకృద్విద్యుత్తగ్ సకృద్విద్యుత్తే వహవాకస్య శ్రీయద్భవతి యదేవం వేదాథాత ఆదేశో నేతి నేతి నక్యేతస్మాదితి నేత్యం యత్పరమస్యథ నామధేయజ్ఞే సత్యస్య సత్యమితి ప్రాణా వై సత్యం తేషామేష సత్యం మైత్రేయీతి హోవాచాజ్ఞమర్చ ఉద్యాస్యం వాహరేహమస్మాత్స్థానాదత్మిహంతరే నయాకాత్యాయంధ్యాంతంకరవాణీ సాహోవాచ మైత్రేయీయం నుమయ్యం భగో సర్వా పృథివీత్రేణ పూర్ణా స్యాత్ కథం తేనామృతా స్యామితి నేతి హోవాచయాజ్ఞమర్చో యథైవోపకరణవతాం జీవితం తథైవ తే జీవితస్యాదమృతత్వస్య తూర్ణాశాస్తి విత్తే నేతి సాహోవాచ మైత్రేయీయేనాహన్నామృతాస్యాంకిమహంతేన కుర్యాంజలేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి సహోవాచ యాజ్ఞవల్క్య ప్రియావతారేణ సతి ప్రియం భాషతయే ఖ్యాస్త్వం యాఖ్యాస్యామి దేవ్యాచక్షాణస్య తుమే నిధ్యాసస్వేది. సహోవాచ నవా అరే పత్య కామాయ పతి ప్రియోవత్యాత్మనస్సు కామాయ పతి ప్రియోవతి నవా అరే జాజీ కామాయ జాయా ప్రియాభవత్యాత్మనస్సు కామాయ జాయా ప్రియాభవతి నవా అరే పుత్రానాం కామాయ పుత్రా ప్రియాభవంత్యాత్మనస్సు కామాయ పుత్రా ప్రియాభవంతి నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవత్యా ఆత్మనస్సు కామాయ విత్తం ప్రియం భవతి నవా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవత్యాత్మనస్సు కామాయ బ్రహ్మ ప్రియం భవతి నవా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మనస్సు కామాయ క్షత్రం ప్రియం భవతి నవా అరే లోకానాం కామాయ లోకా ప్రియా భవంత్యాత్మనస్సు కామాయ లోకా ప్రియా భవంతి నవా అరే దేవానాం కామాయ దేవా ప్రియా భవంత్యాత్మనస్సు కామాయ దేవా ప్రియా భవంతి నవా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంత్యాత్మనస్సు కామాయ భూతాని ప్రియాణి భవంతి నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవత్యాత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్యో మైత్రేయ్యాత్మనో వా అరే దర్శనేన శ్రవణేన విద్యా విజ్ఞానేనేదజ్ఞ సర్వం విదితం బ్రహ్మతం పరాదాద్యోన్యత్రాత్మనో బ్రహ్మవేదక్షత్రంతం పరాదాద్యోన్యత్రాత్మనక్షత్రం వేదలోకాత్తం పరాదుల్యోన్యత్రాత్మనో లోకాన్ వేదదేవాస్తం పరాదుల్యోన్యత్రాత్మనో దేవాన్ వేదభూతాని తం పరాదుల్యోన్యత్రాత్మనో భూతాని వేద సర్వంతం పరాదాద్యోన్ త్మనసర్వం వేదేదం బ్రహ్మేదం శుద్ధమి మే లోకాని మే దేవాయి మాని భూతాని దగ్గే సర్వయమాత్మా సయథాదుంగుభేర్హన్యమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుంగుభేస్తు గ్రహణేన దుంగుభ్యాఘాతస్య వా శబ్దో గృహీతః యమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ సంఖస్య తు గ్రహణేన సంఖధ్వస్య వా శబ్దో గృహీతః యీణాయీవాద్యమానాయీ నాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ వీణాయీ తు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీతః ప్రయతాగ్రేహాగ్నేరభ్యాగితా పృథగ్భూ భావి నిశ్చరంతేవం వా అరే మహతో భూతస్య నిష్పతితమేతద్వేదో యుగం వేదః సామ వేదోషన్వాంగిరసయితిహాసః పురాణం విద్యాముపనిషదః శ్లోకాః సూత్రాణ్యనుం వ్యాఖ్యానాని వ్యాఖ్యానాన్యస్యైవైతాని విశ్వసితాని యథా సర్వాసామపాగ్నే సముద్రయేకాయ నమేవజ్ఞ సర్వేషాగ్రస్పర్శానాం త్వగేకాయ నమేవజ్ఞ సర్వేషాం గృంభానాం నాసికైకాయ నమేవజ్ఞ సర్వేషాగ్నే రసానాం జిహ్వైకాయ నమేవజ్ఞ సర్వేషాగ్నే రూపానాం చక్షురేకాయ నమేవజ్ఞ సర్వేషాగ్నే శబ్దానాగ్ శ్రోత్రమే య నమేవ్ఞసంకల్పానాయ నమేవ్ఞ సర్వాసాం విద్యానాగ్ఞ హృదయమేకాయ నమేవ్ఞ సర్వేషాం కంపనాగ్ఞ హస్తాదేకాయ నమేవ్ఞ సర్వేషామానందానాముపస్థయేకాయ నమేవ్ఞ సర్వేషాం విసర్గాణ వాజురేకాయ నమేవ్ఞ సర్వేషామధ్వనాం ఆదావేకాయ నమేవజ్ఞ సర్వేషాం వేదానాం వాగేకాయ సయథాసైంధవచుల్యముదకే ప్రాస్త ఉదక మేవాలునిరీయేత మహాశ్రోగ్రహణాయేవ స్యాద్యతో యతస్తాదవీతలవన మేవైవం వా అరయుదం మహద్భూతమనంతమపారం విజ్ఞానఘన ఏవైతేభ్యో భూతేభ్య సముత్పాదతాన్ మేవాలు విరస్యతి న ప్రేభ్యతం ప్రతిమీతి హోవాచ్యమోవాచ మైత్రేయత్రై మమా భగవానమోహన్వత్రేత్య సంస్తి సహోవాచ నేహం మోహం ప్రదేయం జలం వారయితం విజ్ఞానాయ ఎత్రైతమివ భవతి తదితర ఇతరం విఘ్రతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరేషుణోతి తదితర ఇతరమభివదతి తదితర ఇతరం మనుతేరితర ఇతరం విజానాతి ఎత్ర వా అస్య సర్వమాత్మైవాభూత్తత్కేనకం విఘ్రేత్తత్కేనకం పశ్యేత్తత్కేనకేషుణుయాత్తత్కేనకమభివదేత్తత్కేనకం మన్వీతత్కేనకం ేరేరగ్ేం విజానాతిజానీయాజ్ఞాతారమరేకేన విజానీయాది ఇయం పృథివీ సర్వేషా భూతానాం మధ్వస్యే పృథివీ సర్వాణి భూతాని మధుజత్రాయమస్యాం పృథివ్యాం తేజోమయోమృతమజః పురుషో జత్రాయమధ్యాత్మజ్ఞేరక్తేజోమయోమృతమజః పురుషోయమేవ సజోజమాత్మేదమమితమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం ఇమా ఆపస్సర్వేషాం భూతానాం మధ్వాసావపాగ్నే సర్వాణి భూతాని మధుజశ్చాయమాస్వప్సుతేజోమయోమృతమయః పురుషోజశ్చాయమధ్యాత్మజ్ఞేరైతసత్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజమామృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం అయమగ్నిః సర్వేషాం భూతానాం మధ్వస్యాగ్నే సర్వాణి భూతాని మధుజశ్చాయమస్మిన్నగ్నౌ తేజోమయోమృతమజః పురుషోజశ్చాయమధ్యాత్మం వాంమయస్తేజోమయోమృతమజః పురుషోయమేవ సయోజమాత్మేదమృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం అయం వాయుః సర్వేషాం భూతానాం మధ్వస్య వాయోః సర్వాణి భూతాని మధుజశ్చాయమస్మిన్ వాయో తేజోమయోమృతమయః పురుషోజశ్చాయమధ్యాత్మం ప్రాణస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజమామృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం అయమాదిత్యః సర్వేషాం భూతానాం మధ్వస్యాదిత్యస్య సర్వాణి భూతాని మధుజశ్చాయమస్మిన్నాదిత్యే తేజోమయోమృతమయః పురుషోజశ్చాయమధ్యాత్మం చాక్షుషస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజయమామృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం ఇమా దిశః సర్వేషాం భూతానాం మద్వాసాం దిశాగ్నే సర్వాణి భూతాని మధుజశ్చాయమాసు దిక్షుతేజోమయోమృతమయః పురుషోయశ్చాయమధ్యాత్మజశ్రోత్రప్రాతిశ్రుత్కర్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోయమాత్మేదమమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం అయం చంద్రః సర్వేషాం భూతానాం మధ్వస్య చంద్రస్య సర్వాణి భూతాని మధుజశ్చాయమస్మిగ్రశ్చంద్రేజోమయోమృతమయః పురుషోజశ్చాయమధ్యాత్మం వానసస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజమాత్మేదమమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం ఇయం విద్యుత్ సర్వేషాం భూతానాం మధ్వస్యే విద్యుతః సర్వాణి భూతాని మధుజశ్చాయమస్యాం విద్యుదితేజోమయోమృతమయః పురుషోజశ్చాయమధ్యాత్మం తైజసస్తేజోమయోమృతమయః పురుషోయమేవ సయోజమాత్మేదమమృతమిదం బ్రహ్మేదజ్ఞే సర్వం అయజ్ఞస్తనయత్నః సర్వేషాం భూతానాం మధ్వస్య స్తనయత్నాః సర్వాణి భూతాని మధుజశ్చాయమస్మిన్ స స్వరహరిత్నో తేజో మజో వృతమజః పురుషో జత్రాయమధ్యాగ్నేశాబ్దస్సౌ వదస్తేజో మజో వృతమజః పురుషో యమేవ సయోజమాప్నేతమృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం అయమాకాశ సర్వేషాం భూతానాం మధ్వస్యాకాశస్య సర్వాణి భూతాని మధుజశ్చాయమస్మిన్నాకాశే తేజో మయో మృతమయః పురుషో యశ్చాయమధ్యాత్మజ్ఞే హృద్యాకాశస్తేజో మయో మృతమయః పురుషో యమేవ సయో యమాత్మేదమృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం అయం ధర్మ సర్వేషాం భూతానాం మధ్వస్య ధర్మస్య సర్వాణి భూతాని మధుయశ్చాయమస్మిన్ ధర్మే తేజో మయో మృతమయః పురుషో యశ్చాయమధ్యాత్మంతాన్మస్తేజో మయో మృతమయః పురుషో యమేవ సయో యమాత్మేదమృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం ఇదగ్నే సత్యగ్నే సర్వేషాం భూతానాం మధ్వస్య సత్యస్య సర్వాణి భూతాని మధుయశ్చాయమస్మిన్ తేజో మయో మృతమయః పురుషో యశ్చాయమధ్యాత్మజ్ఞేసాద్యస్తేజో మయో మృతమయః పురుషో యమేవ సయో యమాత్మేదమృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం ఇదం మానుషజ్ఞే సర్వేషాం భూతానాం మధ్వస్య మానుషస్య సర్వాణి భూతాని మధుయశ్చాయమస్మిన్ మానుషే మయోమృతమయః పురుషో యశ్చాయమధ్యాత్మం మానుషస్తేజో మయోమృతమయః పురుషో యమేవ సయో యమాత్మేదమృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం అయమాత్మా సర్వేషాం భూతానాం మధ్వస్యాత్మన సర్వాణి భూతాని మధుయశ్చాయమస్మిన్నాత్మని తేజో మయోమృతమయః పురుషో యశ్చాయమాత్మా తేజో మయోమృతమయః పురుషో యమేవ సయో యమాత్మేదమృతమిదం బ్రహ్మేదగ్నే సర్వం సమాయమాత్మా సర్వేషాం భూతానామధిపతి సర్వేషాం భూతానాజ్ఞరాజా తద్యథారథనా భూజరథనే మూలారా సర్వే సమక్మితాయే భావేవాస్మిన్నాత్మని సర్వాణి భూతాని సర్వే దేవాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వయేత ఆత్మానః సమక్మితాః ఇదం వై తన్మధురధ్యంగాథర్వణోశుద్ధ్యామువాచ తదేతదిషి పశ్యన్నవోచతి తత్తాన్నరాసనజేతజ్ఞే సముగ్రవా విష్కృణోమి తన్యతున్నభృష్టిం తద్ధ్యంగయన్మధ్వాథర్వణో వామశ్వస్య శేష్ణా ప్రయతీమువాచేతి ఇదం వై తన్మధురధ్యంగాథర్వణో శుద్ధాముచ తదేతదృషి పశ్యన్నవోచత్ ఆథర్వణాయాశ్వినాగీతే శిరః ప్రత్యేరయతం స వాం మధు ప్రవోచదృతాయంతా ప్రయ్యద్ధస్రావపి కక్ష్యం వామితి ఇదం వై తన్మధురధ్యంగాథర్వణో శుభ్యాముచ తదేతదృషి పశ్యన్నవోచత్ పురశ్చక్రేపద పురశ్చక్రే చతుష్పద పురస్తపక్షీభూత్వా పురపురుషావిశది స వా అయం పురుష సర్వాసుపూరుషుపురిషయోణైలేన కించనామావృతం నైలేన కించనాసంవృతం ఇదం వై తన్మధురధ్యంగాథర్వణో శుభ్యాముచ తదేతదృషి పశ్యన్నవోచత్ ూపం ప్రతిపో బూవ తదస్ూపం ప్రతిచక్షణాయ ఇంద్రోమాజాభిపురుపీయతే యుక్తాహ్యరయశాదశేయం వై హరయోయం వై దశ చ సహస్రాణి బహూని చానంతాని చదేత్బ్రహ్మాపూర్వమన పరమనం పరమబాహ్యమయమాత్మా బ్రహ్మ సర్వానుభూరిత్యనుశాసనం అథవర్గే సౌతిమాశ్వగౌపవనాద్గోపవనకౌతిమాశ్వగౌపవనకౌతిమాశ్వగౌపవనకౌతికాత్ కౌశికౌండిన్యాండిన్యశాండిన్యకౌశికాచ్చ గౌతమాచ్చ గౌతమః

యాజ్ఞవల్క్యేతి హోవాచ యది దగ్గే సర్వమహోరాత్రాభ్యామాప్తగ్నే సర్వమహోరాత్రాభ్యామభిపన్నం కేన యజమానో హోరాత్రయోదాప్తిమతిముచ్యతయుధ్వర్యుణద్విజాక్షుషాదిత్యేన చక్షుర్వైయజ్ఞస్యాధ్వర్యస్తద్యదిదం చక్షుస్వసావాదిత్యస్వోధ్వర్యస్వ ముక్తిః సాతిముక్తిః యాజ్ఞవల్కేతి హోవాచ యదిదగ్నే సర్వం పూర్వపక్షాపరపక్షాభ్యామాప్తగ్నే సర్వం పూర్వపక్షాపరపక్షాభ్యామభిపన్నం కేన యజమాన పూర్వపక్షాపరపక్షయో దాప్తిమతిముచ్యత ఇత్యుద్గాత్రద్విజావాజితా ప్రాణేన ప్రాణో వైయజ్ఞస్యోద్గాత తద్వ్యోజం ప్రాణస్తవాయుస్తముద్గాతా ముక్తిః సా ముక్తిః యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదమంతరిక్షమనారంభణమివ వేదాన్ క్రమేణ యజమానః స్వర్గం లోకమాక్రమత యది బ్రహ్మణద్విజా మనసా తుంభ్రేణ మనో వైయజ్ఞస్య బ్రహ్మా తద్యదిదం మానసోసౌ చంద్రస్స బ్రహ్మా స ముక్తిః సాతి ముక్తిరిత్యది మోక్షాథ సంపదః యాజ్ఞవల్కేతి హోవాచ కతిభిరయమద్యగ్నిర్హోతాస్మిన్యజ్ఞే కరిష్యతీతి త్రిభిరితి కతమాస్తాస్తిస్రయితి పురోను వాక్యాచ జాత్యాచ తస్యైవ తృతీయాపింతాభిర్జయతీతి యత్కించేదం ప్రాణభృదితి యాజ్ఞవల్కేతి హోవాచ కత్యయమద్యాధ్వర్యురస్మిన్ యజ్ఞ ఆహుతేర్హోష్యతీతి తిస్రజితి కతమాస్తాస్తిస్రజితి యాహుతాహుజ్వలంతి యాహుతాధిమేధంజే యాహుతా అధిషేదతే కింతాభిర్జయతీతి యాహుతాహుజ్వలంతి దేవలోకమేవ తాభిర్జయతి దీప్యత ఇవ హి దేవలోకో యాహుతా అధిమేధంతే పితృలోకమేవ అభిర్జయత్యతీవ హి పితృలోకో యాహుతా అధిషేదతే మనుష్యలోకమేవాభిర్జయత్యధమివ హి మనుష్యలోకః యాజ్ఞవల్కేతి హోవాచ కతిభిరయమద్య బ్రహ్మా యజ్ఞం దక్షిణతో దేవతాభిర్గోపాయతి ఏకయేతి కరమాసైతేతి మనయే వేత్యనంతం వై మనోనంతాణిశ్చే దేవ అనంతమేవ సతేన లోకం జయతి యాజ్ఞవల్కేతి హోవాచ కత్యయ మద్యోద్గాతాస్మిన్ యజ్ఞే స్తోత్రియా స్తోష్యతీతి తిస్రజితి కతమాస్తాస్తిస్రజితి పురోవాక్యాచార్యా చ సస్యైవ తృతీయా కతమాస్త్రాయామస్యాత్మమితి ప్రాణవే వపురోను వాక్యాణో యాజ్ఞావ్యానశ్యా కింద్రాభిర్జయతీతి పృథివీ లోకమే పురోను వాక్యయా జయత్యంతరిక్షలోకైయాజ్ఞయాద్యులోకజ్ఞశస్యయాహోతాశ్వల ఉపదరామా అథహైనంజారత్కారవ ఆత్మభాగ ప్రచ్ఛయాజ్ఞవల్కేతి హోవాచ కతిగ్రహాత్యతిగ్రహాయిత్యష్టో గ్రహా అష్టావతిగ్రహాయితిష్టో గ్రహా అష్టావతిగ్రహా కతమేత ఇతి ప్రాణో వై గ్రహ సోపానేమాదిగ్రాహేణ గృహీతోపానేన హి గంధాన్ జిఘ్రతి వాగ్వై గ్రహస్తనాతిగ్రాహేణ గృహీతో వాచా హి నామాన్యభివదతి జిహ్వా వై గ్రహస్తరసేనాతిగ్రాహేణ గృహీతో జిహ్వయా హి రసాన్ విజానాతి చక్షుర్వై గ్రహస్వరూపేణాతిగ్రాహేణ గృహీతచక్షుషాది రూపాణి పశ్యతి శ్రోత్రం వై గ్రహస్వశబ్దేనాతిగ్రాహేణ గృహీత శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి మనో వై గ్రహస్వకామేనాతిగ్రాహేణ గృహీతో మనసా హి కామాన్ కామయతే హస్తం వై గ్రహస్య కర్మణాదిగ్రాహేణ గృహీతో హస్తాభ్యాత్ కర్మ కరోతి స్వగ్రహస్తస్పరిశేనాతిగ్రాహేణ గృహీతస్తాభిస్పరిశ్రాన్ వేదయత ఇత్యేతేష్టౌ గ్రహా అష్టావతిగ్రహా యాజ్ఞవల్క్యేతి హోవాచ యది దగ్గే సర్వం మృత్యోరన్నం కాశ్చిత్ సా దేవతాయస్యా మృత్యురన్నమిత్యగ్నిర్వై మృత్యుస్తోపామన్నమప పునర్మృత్యుం జయతి యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియత ఉదస్మాత్రామంత్యాహో నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్యోత్రైవ సమవనీయంతే స ఉచ్ఛ్వయత్యాజ్మాయత్యాజ్మాతో మృతశ్యేతే యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియతే కిమేనం నజహాతీతి నామేత్యనంతం వై నామానంతా విశ్వే దేవ అనంతమేవ సతేన లోకం జయతి యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాస్య పురుషస్య మృతస్యాగ్నిం వాగప్యేతి వాతం ప్రాణశ్చక్షురాదిత్యం నమశ్చంద్రం దిశశ్రోత్రం పృథివీ శరీరమాకాశమాత్మౌషధీర్లోమాని వనస్పతీయం కేశా అప్సు లోహితం చ రేతస్య నిబీజతే వాయం తదా పురుషో భవతి వ్యాహరసోమ్యహత్తమాత్తభాగావామేవైతరస్య వేదిష్యావో ననావే తత్స జనయితి సౌభోత్రమ్యమంత్రయాంచక్రాదే కౌభయదూచతుః కర్మహైవ తదూచతురథయత్ప్రశసజ్ఞే సతుః కర్మహైవ తత్ప్రశసజ్ఞే సతుః పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపే నేతి తతోహయా ఆత్మభాగ ఉపరరామా.